పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 24వ భాగం. రకరకాల రంగులు కలిస్తే రకరకాల వెలుగులు పుడతాయి. పదార్థాలు ఆ వెలుగులలోని రంగులను పీల్చుకోగలిగే పద్ధతి ప్రకారం రంగులు మారి కనపడతాయి. అన్ని వెలుగులు ఒకటి కావని, వాటిలో రంగులు వేరువేరుగా ఉంటాయని మనం ఇక్కడ గమనించాం. కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చిన లక్షణాల కారణంగా ఎరుపు ఆకుపచ్చ రంగులు తెలియవు. దీనిని కలర్ బ్లైండ్నెస్ లేదా వర్ణ అంధత్వం అంటారు. కంటిలోని కోన్ కణాలలో తేడా ఉన్నందున ఈ పరిస్థితి ఏర్పడుతుంది. జంతువులకు ఈ ప్రపంచం మనకు కనిపించిన రకంగా కనిపించదు. కొన్ని రకాల పక్షులు, చేపల కళ్ళలో 4 రకాల కోన్ సెల్స్ ఉంటాయని గుర్తించారు. అంటే వాటికి రంగుల తేడాలు మనుషుల కన్నా బాగా తెలుస్తాయని అర్థం. గుడ్లగూబ కళ్ళలో మాత్రం కోన్ కణాలు ఉండనే ఉండవు. అంటే దానికి రంగులు అసలే తెలియవని అర్థం. గుడ్లగూపలు రాత్రిపూట మాత్రమే ఎక్కువగా తిరుగుతాయి. చీకటిలో రంగులు ఎలాగూ తెలియవు. అందుకనే పరిణామక్రమంలో వాటి కళ్ళల్లో రంగు తేడా చెప్పే కణాలు పనిమానేసి మాయమై ఉంటాయి. అయితే గుడ్లగూపల చూపు మాత్రం చాలా నిశితంగా ఉంటుంది. నలుపు తెలుపు ప్రపంచంలోనే అవి వివరాలను బాగా చూడగలుగుతాయి. బుల్ఫైట్. స్పెయిన్లోని బుల్ఫైటర్లు లేదా మెటాడోర్లు ఒక ఎర్రని గుడ్డను ఆడిస్తూ బుల్ని ఉద్రేకపరిచినట్టు, దాడికి పురికొల్పినట్టు ప్రపంచం మొత్తం చెప్పుకుంటారు. ఆ భయంకరమైన పోటీలను ఆసక్తిగా చూస్తారు. ఎరుపు రంగు గుడ్డలో ఉద్రేగానికి గురయ్యేది ప్రేక్షకులే తప్ప బుల్ మాత్రం కాదు. ఆవుజాతి పశువుల కళ్ళలో కోన్ కణాలు 2 రకాలుగానే ఉంటాయి. వాటికి ఎరుపు రంగు తెలియదు. జంతువులు చూడగలిగిన రంగుల గురించి చెప్పుకోవడానికి చాలా విశేషాలు ఉన్నాయి. మెరుపు కనిపించిన కొంతసేపటికి కానీ ఉరుము వినిపించదు. ఎందుకు? వానమబ్బులు పెద్ద ఎత్తున వచ్చేస్తాయి. అవి ఒకదాని మీదకు ఒకటి దాడి చేస్తున్నట్లు కదులుతూ ఉంటాయి. అంతలోనే అల్లంత దూరంలో ఒక పెద్ద మెరుపు కనబడుతుంది. కొన్ని క్షణాలు గడిచే లోపల చెవులు బద్దలయ్యేట్టు ఉరుములు వినబడతాయి. ఆకాశంలో గొప్ప యుద్ధం జరుగుతున్న భావం పుడుతుంది. ఇంతకు మెరుపు ముందు పుట్టి ఆ తర్వాత ఉరుము పుట్టిందా, లేక రెండు ఒకే చర్య ఫలితంగా ఒకేసారి పుట్టాయా అన్నది ఇక్కడ ప్రశ్న. ఇప్పటికే చాలామందికి ఇవి రెండు ఒకేసారి పుడతాయని తెలిసి ఉంటుంది. బహుశా వివరాలు అర్థం కాకపోవచ్చు. 2000 సంవత్సరాల కన్నా చాలా ముందు కాలంలోనే అరిస్టాటిల్ అనే తత్వవేత్త ఉరుము మెరుపుల గురించి తన అభిప్రాయాలను వివరించాడు. మేఘాలలో బందీ అయిన గాలి ఒక్కసారిగా బయటకు వచ్చినందుకు ఉరుములు పుడతాయని ఆయన అనుకున్నాడు. అట్లా బయటకు వచ్చిన గాలి ఒక్కసారిగా మండి మెరుస్తుంది అని కూడా అనుకున్నాడు. అంటే అవి పుట్టే క్రమం మనకు కనిపించే క్రమంలో లేదని అర్థం. ఈ విషయాన్ని మాత్రం ఆయన వివరించలేకపోయాడు. కానీ ముందు కనిపించే మెరుపులే ముందు పుట్టాయని ఆ తర్వాత చాలామంది అభిప్రాయపడ్డారు.